తనువు తానై మురిపించేది మగువా, ఒడి తానై మనిషినే మలిచేది మగువా, ఒడి తానై మనిషినే మలిచేది మగువా, నింగినైనా నేలనైనా అమూల్యమైనది ఎనలేని నీకి మగువా. కళ్ళు తెరిచిన కన్నె పిల్ల, కళ్ళు మూసిన కన్నె పిల్ల, కవిత రాసిన కన్నె పిల్ల, కాలేజ్ స్టైల్ కాలేజ్ స్టైల్ కాలేజ్ స్టైల్ కాలేజ్ స్టైల్ Catwalking a puta, everyday fashion show.